నా స్వభావం చాలా దెబ్బతిని ఉన్నది, నేను ధర్మ విషయంలో సంకటంగా ఉన్నాను, నాకు ప్రేయస్సు కంటే శ్రేయస్సే ముఖ్యమని నేను అనుకుంటున్నాను. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్? అది శ్రేయస్సు అంటే. శ్రేయస్సు అంటే దట్ ఈస్ ఇట్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్? ఈ ప్రశ్నలు ఎవరు వేసుకుంటారు? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ లైఫ్ అన్నవాడు అనే ప్రశ్న ఎవడు వేసుకుంటాడు? భోగపరాయణుడు ఆ ప్రశ్న వేసుకోగలుగుతాడా? వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్ అనే ప్రశ్న వేసుకునేవాడు భోగాసక్తుడు అలాంటి ప్రశ్న ఎందుకు వేసుకుంటాడు? అసలు అటువంటి ప్రశ్న వాడు హృదయంలో పుట్టనే పుట్టదు. కనుక ఈ శ్రేయస్సు అంటే జీవితం యొక్క అర్థము, జీవితం యొక్క లక్ష్యము, వాటిని నిర్ధారణ చేసే జ్ఞానానికి శ్రేయస్సు అని పేరు. కనుక అది నాకు బోధించవలసినది అని ఆయన అడుగుతాడు. సో ఇంకా ఫైనల్గా ఈ శ్లోకం గురించి ఇంకొక మాట చెప్పేస్తే అయిపోతుంది. ఎప్పుడైనా మనకి ఇంతటి తీవ్రమైన ధర్మ సంకటం ఏర్పడితే అదే నిత్యకృత్యంలో రాదు, అదైనా రావచ్చు, ఒకప్పుడు అలా రావచ్చు, నిజంగా వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఓ సందర్భంలో ఓ ధర్మ సంకటం వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు ఒక తల్లి ఉంది, ఓ 5 ఏళ్ళ బెడ్డెడ్ ఉన్నాడు. ఈ తల్లి ఆరోగ్యం బాగోలేదు. ఈ బెడ్డెడ్ని తల్లి దగ్గర ఉంచితే ఆ బెడ్డెడ్ యొక్క గ్రోత్ ప్రాపర్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే షీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్, సో హీ విల్ బి ఎఫెక్టెడ్ సైకలాజికల్లీ, హీ విల్ బి ఎఫెక్టెడ్ ఈవెన్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో విల్ బి దేర్, అండ్ సో హీ హ్యాస్ టు బి సెంట్ ఎల్స్వేర్, ఏదో బోర్డింగ్ స్కూల్కో దేనికో పంపిస్తే వాడు జీవితంలో పైకి వస్తాడు. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అండ్ దెన్ ఆ తల్లి ఆ పిల్లవాడిని విడిచిపెట్టడానికి సుతరామం అంగీకరించకుండగా కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఆర్గనైజ్ చేస్తున్నవాడు ఒకడు ఉంటాడు, వాట్ హీ హ్యాస్ టు డూ? సో ఆ తల్లి నుంచి పిల్లవాడిని విడదీసి ఆ పిల్లవాడి యొక్క క్షేమాన్ని కొరకు పంపించటమా, లేకపోతే ఆ మాతృహృదయాన్ని అర్థం చేసుకుని ఆ పిల్లవాడిని ఆ తల్లి దగ్గరే ఉంచటమా? ఇది ఒక పెద్ద ధర్మ సంకటం. ఇలాగంటి ధర్మ సంకటాలు చాలా అరుదుగా వస్తాయి. మిగతా సందర్భాల్లో ధర్మం తెలుస్తూ ఉంటుంది. మనం ఆచరించడానికి కావాల్సిన ఉత్సాహం మనలో లేకపోవచ్చు, మనకి అధర్మమునందు ఉండే ఆసక్తి భోగాసక్తి అధికమైపోయి మనం అధర్మ మార్గంలో వెళ్ళొచ్చు, కానీ ధర్మం తెలియకపోవడం అనే సమస్య ఉండదు, తెలుస్తూ ఉంటుంది. కానీ ఒకప్పుడు నిజమైన ధర్మ సంకటం వస్తుంది. ఇప్పుడు ఎలాగరా భగవంతుడా ఏం చేయాలి అనే డౌట్ వస్తే అప్పుడు ఈ శ్లోకాన్ని 18 సార్లు వల్లి అనుకుని దాని అర్థం తెలిసి, సో షాధిమా శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అనే ఆ భావాన్ని మనస్సులో ఫీల్ అవుతో అర్థం తెలిసి, సో 18 సార్లు ఈ శ్లోకాన్ని చెప్పి ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఆలోచించుకుని ఆ అంతర్వాణి కాన్షియన్స్ అంటారు, అది ఏది సజెస్ట్ చేస్తే అదే ఈశ్వరుని యొక్క ఆదేశంగా భావన చేసి ఇంకా సందేహం పెట్టుకోకుండా ముందుకు వెళ్ళిపోవటం, ఇది ఒక ఉపాయం. ఆ విధంగా గీతలో మళ్ళీ ఉపాసన, గీతలో జ్ఞానం ఎలాగో ఉంది, ఉపాసన కూడా ఉంది గీతలో. ఇది ఉపాసనా భాగంలోకి వస్తుంది. కాబట్టి ఈ శ్లోకానికి అటువంటి విలువని ఒకటి ఉంది అని మహాత్ములు సజెస్ట్ చేస్తారు. అలాగే కాబట్టి తనను అర్జునుడిగా భావించుకుని తన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి ఈ శ్లోకాన్ని 18 సార్లు పారాయణ చేసి ఆ తర్వాత అంతర్వాణి సందేశం ప్రకారంగా, అంతర్వాణి యొక్క ప్రేరణ ఆధారంగా ముందుకు అడుగు వేస్తే ఇంకా అంతా సక్రమంగానే అవ్వచ్చు. ఏది ఏది లభిస్తే దాన్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా అటువంటి సందర్భంలో మనం ఈశ్వర శరణాగతి చేసి వ్యక్తిగత హృదయంలో ఉండే రాగద్వేషాలకు అతీతంగా మనం ధర్మ నిర్ణయాన్ని చేయాల్సి ఉంటుంది. అది ఆ శ్లోకం యొక్క ఒక విశిష్టత. తర్వాత శ్లోకం ఉందాము. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణాం అవాప్య భూమౌ అసపత్నమృద్ధం. ఇది సంధి, భూమౌ అసపత్నం కలిపితే భూమా వసపత్నం, ఔ ఆవ్ అవుతుంది. ఔని ఔ, ఔ అంటే మీరు కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి పలికితే ఔ. అదే ఇప్పుడు మీరు డల్గా పలికారనుకోండి, ఆవు అని పలకమంటే డల్గా పలికారనుకోండి, ఏమవుతుంది? ఆవు అవుతుంది. అంతే కదా, ఆవు అనుకున్నారనుకోండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నవాడిని ఆవు అంటే వాడు ఆవు అంటాడు. ఇంకొకడిని అరే ఆవు అనరా అంటే వాడు నిద్రపోతూ ఉంటే ఆవు అనరా అంటే ఆవు అంటాడు. సంధిలో ఔ ఆవు అవుతుంది. సంధిలో భూమౌ ఆ అవును ఆవు చేశారనుకోండి ఏమిటవుతుంది? భూమావ్ ఆ భూమా వ భూమా వసపత్న మృద్ధం, అది సంధి. సో రాజ్యం సురాణమపి చాధిపత్యం మమ శోకం యత్ శోకం మమాపనుద్యాత్ యత్ శోకం అంటే యత్ శోకం యత్ శోకం. సో ఏ శోకమైతే కలదో ఎవరికి? మమ నాకు, నాకు శోకం ఉన్నది. అర్జునుడు అంటున్నాడు, అర్జునుడు ప్రారంభంలో శోకమే కదా. సో ఎటువంటి శోకము? ఏదో మామూలు శోకం కాదు, ఉచ్ఛోషణం ఇంద్రియాణం. శోష వచ్చిందంటారు, ఎప్పుడైనా విన్నారా? శోష వచ్చింది, శోష వచ్చి పడిపోయింది, అదే ఆ శోష. సంస్క్రిట్ వర్డ్ అట్ ఈస్ శోష వచ్చి పడిపోయాడు అంటారు. అంటే శోష వచ్చింది అంటే కాళ్ళు నిలబడవు, కాళ్ళు నిలబడలేవు, ఆ బరువుని కాళ్ళు పోయలేవు, కాళ్ళు అలాగా కింద పడిపోతాడంతే. చేతుల్లో ఎదలవద్దంటే కింద పారేస్తాడు, పట్టుకోలేడు, కళ్ళ చూడలేడు, మాట్లాడలేడు. అది శోష అంటే. అంటే ఇంద్రియములన్నీ కూడా తమ తమ వ్యాపారాలని చేసే పాటవాన్ని కోల్పోతాయి. అలాగ అంత తీవ్రమైన శోకము నాది అంటున్నాడు. శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఇంద్రియములను ఉచ్ఛోషణం చేసేస్తోంది. అంటే ఇంద్రియాలకి శోష వచ్చి ఇట్లా చేసేస్తోంది, అంటే ఇంద్రియములు ఎండింపజేసేస్తోంది. ఎండింపజేయటం అంటే శోష వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎండలో సన్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, ఈ సన్ స్ట్రోక్ అన్నది అది ఒక విలక్షణమైన అనారోగ్యం. అది జ్వరము కాదు, ఇన్ఫెక్షన్ కాదు, కాలు విరిగినట్టు కాదు, చేయి విరిగినట్టు కాదు, చేయి రక్తం కారినట్టు కాదు, ఏమీ కాదు. చూడలేడు, వినలేడు, నిలబడలేడు, పట్టుకోలేడు, కళ్ళు తిరిగి పడిపోతాడు, నీళ్లు తాగలేడు, ఏమీ, ఆఖరికి ప్రాణం కూడా పోతుంది. ఉచ్ఛోషణం ఇంద్రియాణం, ఇంద్రియ సామర్థ్యమును పాటవాన్ని ఎండింపజేస్తుంది. ఉచ్ఛోషణం ఇంద్రియాణం, అదిగో ఆ సామర్థ్యం శోకానికి కలదు. ఇన్ డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ వచ్చిన వాడు మనిషి చూస్తే బాగానే ఉంటాడు. ఎక్స్రే తీశారనుకోండి, మొత్తం అన్ని ఎక్స్రేలు బాగానే ఉంటాయి, ఎంఆర్ఐలు బాగుంటాయి, క్యాట్ స్కాన్లు బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. తిండి ఉండదు, తిన్నది అరగదు, ఆ రొంత కొద్దిగానే తింటాడు, తినలేడు, సహించదు, తిన్నది అరగదు, అదే వంట పట్టదు. మనిషి హీల్ బి వేస్టెడ్, వేస్టింగ్ అవే బాడీ అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అలాగా కృంగిపోతాడు. ఆ పరిస్థితి తిరగబడితే దక్కుతాడు, కానీ లేకపోతే దక్కే అవకాశం కూడా ఉంటుంది. అంత డేంజరస్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ఎక్కడ ఆరంభమవుతుందంటే ఒక శోకంతో ఆరంభమవుతుంది. శోకం ఉచ్ఛోషణం ఇంద్రియాణం. మన శోకం అనేది ఏం చేస్తుందంటే మనస్సుని చంపేస్తుంది. ఆ బుద్ధి అంతరింద్రియము, బుద్ధిశక్తి మనస్సు నుండి బుద్ధి నుండి దానికి ఉండే పాఠవాన్నంతని కూడా నశింపజేస్తుంది. దాంతో వాడికి ఏ పని చేయబుద్ధి కాదు. దాంతో ఇంద్రియాలు కాళ్ళు చేతులు ఉంటాయే కానీ కాళ్ళతోటి నడవడు, చేతులతో పనిచేయడు. అంచేతనే మీరు డిప్రెషన్లో ఉన్నవాడు కనుక రోజు ఒక గంట వాడు ఎక్సర్సైజ్ చేస్తే వాడికి ఆ డిప్రెషన్ పోతున్నాడు. ఎందుకంటే డిప్రెషను, ఆ శోకము ఇంద్రియములను అది శోషలోకి తీసుకుపోతుంది. దాన్ని కనుక రివర్స్ చేసి మళ్ళీ ఇంద్రియాలు వర్కింగ్ కండిషన్లో పెట్టేస్తే ఫిజికల్గా ఈజియెస్ట్. పుస్తకం ఇచ్చి చదవమంటే వాడేం చదువుతాడు? ఫిజికల్గా వేరే నడవరా అంటే వాడు కనుక మంచం దిగి వచ్చి నా మంచం వల్ల ఏదో మూల కూర్చుని ఉంటాడు, గదిలో చీకట్లో కూర్చుంటాడు. చీకట్లో ఆత్మజ్ఞాని కూర్చున్నాడంటే పునః ఆత్మనిష్టలో ఉన్నాడు అనుకోవచ్చు. వీడు సంసార అయ్యి ఉండి చీకట్లో కూర్చున్నాడంటే ఏదో ప్రాబ్లం ఇస్ దేర్. సో వాడిని కనుక వాకింగ్కి తీసుకెళ్ళి కొంచెం వేగంగా నడిపించి ఉల్లాసంగా చేతులు కాళ్ళు కదిపేట్లా చేస్తే ది ప్రాసెస్ విల్ బి రివర్స్డ్. సో శోకానికి ఈ ఉచ్ఛోషణం ఇంద్రియాణం వాటికి చాలా దగ్గర సంబంధం ఉన్నది. ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు మనిషి. అర్జునుడు అంటున్నాడు, నేను ఆ స్థితిని చేరుకున్నాను, సో ఈ స్థితిలోంచి నన్ను బయటపడగలిగిన వాడు నాకు ఎవళ్ళు కనపట్టలేదు, నహి ప్రపశ్యామి, నాకు ఎవళ్ళు కనపట్టలేదు. ధర్మరాజు గారు ఏదో ధర్మం చెప్తాడు, నేను ఇప్పుడు ధర్మాలు విని ధర్మ పన్నాలు విని ఓపిక నాకు లేదు. భీముడు ఏదో వీరాలు పలుకుతాడు, వీరాలాపాలు పలుకుతాడు. వీరము అంటే అది వీరా నుంచి వచ్చింది ఉంటుంది ఆ పదం. వీరాలాపాలు పలుకుతాడు, నేను దుర్యోధనుడిని చంపేస్తా పొడిచేస్తా ఇలాంటి మాటలుగా మాట్లాడతాడు. అవి మనకు ఉల్లాసంగా ఉన్నప్పుడు వినడానికి బాగుంటాయి, కానీ ఈ డిప్రెస్డ్ మూడ్లో అదేం వర్కౌట్ కాదు. ఇంకా ఎవరు ద్రౌపది దగ్గరికి వెళ్తే ఆవిడ నేను నమ్ముకున్నాను నేను ఆవిడ కంప్లైంట్ లేవో ఆవిడ చేస్తుంది నా, ఇంకెవరు మిగిలేదు. భీష్ముడు శత్రుపక్షంలో ఉన్నాడు, ద్రోణాచార్యుడు వీళ్ళు ఈ భీష్ముడిని ద్రోణాచార్యుడిని వీళ్ళని వెళ్ళి సలహా అడగాలో తెలియదు, అడగకూడదో తెలియదు. వీళ్ళ మైండ్ ఎలా ఫంక్షన్ చేస్తుందో చెప్పడం కష్టం. ఇంకెవళ్ళను నేను సలహా అడగను. కొడుకుని అడిగితే వాడి సమస్యలు వాడు, కొడుకుని సలహా అడుగుతారు. కొడుకుని అడగడం కంటే ఎవరినైనా గురువు దగ్గరికి అడగడం మేలు. ఎందుకంటే ఈ కొడుకు వాడు ఇంకా యంగ్ ఏజ్లో ఉంటాడు కదా, హీఈస్ లుకింగ్ ఫర్ అడ్వైస్ ఫ్రమ్ యూ అండ్ యూ గో అండ్ ఆస్క్ హిమ్ ఫర్ అడ్వైస్, ఇట్స్ ఎ ప్రాబ్లం, మే నాట్ వర్క్. ఇంకెవళ్ళు మిగిలేరు, అర్జునుడికి సలహా ఇచ్చారు నువ్వే. సో కాబట్టి మనం కూడా జీవితంలో ఎవరో మనకేవో ఉద్ధరిస్తారనేటువంటి భ్రాంతి పెట్టుకోకూడదు, అది సైకలాజికల్ డిపెండెన్స్. సో ఈశ్వరుడు ఉన్నాడంటే ఇట్ ఈస్ ది బెస్ట్, ఎందుకంటే ఈశ్వరుడు ఆ పరాధీనతని పోగొడతాడు. నువ్వు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే పరాధీనత తప్పిస్తే దాంట్లో స్వాతంత్ర్యమే ఉంది, ఫ్రీడమ్ ఏముంది? సో ఆ పరాధీనత పోవాలంటే ముందు ఈశ్వరుడు కాళ్ళు పట్టుకోవడం. అంటే అసలు వీడికి ఈశ్వరుడు అంటే తెలుసు ఉండాలి. ఈశ్వరుడు అంటే తెలియకపోతే వీడు ఈశ్వరుడు కాళ్ళు ఏం పట్టుకుంటాడు? ఏదో సమ్ ఐడియా ఆఫ్ ఈశ్వర ఉంటుంది కదా, సమ్ ఐడియా చాలు. కనుక నాకు నువ్వు తప్ప ఇంకెవ్వళ్ళు కనపడలేదు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం. చాలా బరువైన మాట, బరువైన డైలాగ్. అంటే ఈశ్వర శరణాగతికి మనస్సును అలా తయారు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారిగా మనస్సు ఈశ్వరుని శరణు వెడదు, ఎందుకంటే ఈశ్వరుడు అంటే అదేమీ మీకు పట్టు దొరకదు, చాలా లూజ్గా ఉంటుంది, చాలా నెబ్యులస్గా ఉంటుంది, పట్టు దొరకదు. అదే ఎవరో ఆయన ఉన్నాడు ఫలానా ఆయన ఉన్నాడంటే టక్కుమనే వాడేదో ఉద్ధరిస్తాడనేటువంటిది, ఎందుకంటే టాంజిబుల్గా కనపడుతూ ఉంటాడు, ఎదురుకుండా కనపడుతూ ఉంటాడు, ఏదో ఉద్ధరిస్తాడని అనుకుంటారు. చిత్రం ఏంటంటే మీరేదో ఆయన మిమ్మల్ని ఉద్ధరిస్తాడని మీరు ఆయన్ని చూసి ఉంటారు, ఆయన నన్ను ఎవడు ఉద్ధరిస్తాడా అని ఆయన ఇటువంటి చూస్తూ ఉంటాడు. దిస్ ఇస్ ది ప్రాబ్లం. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఏమనుకుంటామంటే ఈయన నన్ను ఉద్ధరిస్తాడు అనుకుంటాం. అంటే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎదుటి వ్యక్తిని చిన్న చేయటం నా అభిప్రాయం కాదు. నా అభిప్రాయం ఏంటంటే నువ్వు పరాధీనుడవు కావద్దు, నువ్వు వెళ్ళి పరుడు మీద నువ్వు ఆధారపడితే వాడు పరాధీనుడే, ఆ సంగతి మర్చిపోవద్దు. స్వాధీనుడువు కా, స్వా ఆత్మ, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు. సో ఈశ్వరుణ్ణి శరణు వేడు, ముముక్షుపై శరణమహం ప్రపద్యే, ఈశ్వరుణ్ణి నువ్వు శరణు వేడితే ఈశ్వరుడు నీకు ఉపాయం చూపిస్తాడు. ఆ ఉపాయం ఒకప్పుడు మనిషి రూపంగా చూపించవచ్చు, ఇంకొకప్పుడు వస్తు రూపంగా చూపించవచ్చు, ఏం చూపించినా ఈశ్వరుడు శరణు వేడు. మనిషికి నువ్వు కృతజ్ఞత ప్రకటన చేయి, మనిషితో ప్రేమను కలిగి ఉండి, ఏమీ అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ సమ్ ఆఫ్ దీస్ గుడ్ థింగ్స్, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఎనీథింగ్ ఎగ్నెస్ట్ ఇట్. తోడు చేదోడు అదోడుగా ఉండొద్దనో, సహాయం తీసుకోవద్దనో, మంచి చెడు చర్చించొద్దనో ఇవేమీ నేను చెప్పట్లేదు. నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే సైకలాజికల్గా ఇఫ్ యూ డిపెండ్ అప్ ఆన్ అనదర్ పర్సన్ యూఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బర్డెన్ టు ది అదర్ పర్సన్ ఆల్సో. ఎందుకంటే బర్డెన్ అయిపోతుంది, అతనికి కూడా బర్డెనే. సో యూ డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్ అండ్ ది బెస్ట్ వే టు డూ దట్ ఈస్ ట్రై టు డిస్కవర్ ఈశ్వర ఇన్ యువర్ హార్ట్. సో దట్ ఈస్ హౌ వన్ హ్యాస్ టు గ్రో. ఆఖరికి అర్జునుడు అంటాడు, ఈ శోకం ఉన్నదే, ఈ శోకము నీకు ఒక సామ్రాజ్య చక్రవర్తి పదవిస్తే పోతుందా? అవాప్య అంటే పొంది. ఏమిటి పొందుతాడు? భూమౌ రాజ్యం అవాప్య, ఈ భూమండలంలో రాజ్యాన్ని పొంది రాజ్యాధికారాన్ని ఇస్తే కూడా ఈ శోకం పోదు. అంటే ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి? రాజ్యాధికారం ఇస్తే దాన్ని తన్నుకుపోవటానికి ఎవరో కాపలా కాస్తూ ఉంటారు, శత్రువులు ఉంటారు, అంచేతనం శోకం పోదనా? కాదు, అసపత్నం రాజ్యం అవాప్య. సపత్న అంటే కాంపిటీటర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సింహాసనం నాకు దక్కుతుంది అంటే నాకు దక్కుతుందని ఒక 60 మంది కంపీట్ అవుతున్నారు. ఈచ్ ఈజ్ సపత్న ఫర్ ది అదర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉన్నారనుకోండి, ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎలాగూ సపత్నుడే. సపత్న అంటే కాంపిటీటర్. ఎనీవే హీఈస్ ది కాంపిటీటర్. నాట్ ఓన్లీ దట్, తన ఓన్ పార్టీలో దేర్ ఆర్ 6 కాంపిటీటర్స్. పై పార్టీలో వాడు కాంపిటీటర్ ఉన్నాడంటే సహజమేది, కానీ తన ఓన్ పార్టీలో కాంపిటీటర్ ఉన్నాడంటే వాట్ డస్ ఇట్ మీన్? సో అలాగంటి కాంపిటీటర్స్ ఏమీ లేని అసపత్నం రాజ్యం, రాజ్యాధికారం నాకు వచ్చినా ఈ శోకం మాత్రం పోదు. ఒకప్పుడు రాజ్యాధికారం వస్తుంది కానీ ప్రపంచ బ్యాంకుకి 50,000 కోట్ల రూపాయల అప్పుతోటి వస్తుంది రాజ్యాధికారం. కాబట్టి వీడు ముందు ప్రమాణ స్వీకారం చేయగానే వీడు మొట్టమొదట ఏం చేయాలంటే, హీ హాస్ టు అరేంజ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్, ఇన్స్టాల్మెంట్ పేమెంట్కి అరేంజ్ చేయాలి. అలాంటి రాజ్యాధికారం చేతికి వస్తుంది. అలాంటి రాజ్యం వల్ల వీడికి ఆ శోకం ఎక్కడ పోతుంది? ఉన్న శోకం డబుల్ అవుతుంది. పోనీ అలాగంటిది అంటే కాదు, రుద్ధం. రుద్ధం అంటే సమృద్ధం, సిరి సంపదలతో తులదూగేది, శత్రువులు కాంపిటీటర్సు లేనిది. అలాంటి రాజ్యాన్ని నా చేతికి ఇచ్చినా ఈ శోకం పోదు. సురాణమపి చాధిపత్యం, దేవతల మీద ఆధిపత్యం అంటే స్వర్గలోక రాజ్యాన్ని కూడా నాకు అప్పచెప్పినా ఈ శోకం పోదు. అంటే అంత డిప్రెషన్లో అంతలాగా శోకాన్ని ఫీల్ అవుతున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, మనిషి శోకంలో ఉన్నప్పుడు వాడికి మీరు లక్షలు ఇవ్వండి, వాడికి మీరు భోగభాగ్యాలని వాడిని నెత్తి మీద గుమ్మరించండి, వాడు బయటికి రాలేడు దాని నుంచి. శోకంలో ఉన్నప్పుడు వాడి మనస్సుకి ఊరట కలిగించేటువంటి జ్ఞానం చేతన వాడు బయటికి రావాలి, కానీ మీరు ధనంతో భోగభాగ్యాలతోటో వాడి శోకాన్ని పోగొడతానంటే అసలు అది జరిగే పనే కాదు. భోగభాగ్యాలతోటి ధనంతో శోకం పోయే మాట అయితే అమెరికాలో డిప్రెషన్ ఎవరికి ఉండకూడదు. సైకోట్రోపిక్ డ్రగ్స్ అని ఉంటాయి, అంటే మనస్సుకి డిప్రెషను, యాంటీ డిప్రెషను, సమ్ సిండ్రోమ్స్, మెంటల్ సైకలాజికల్ సిండ్రోమ్స్కి టాబ్లెట్స్. ప్రపంచం మొత్తం మీద తయారయ్యే టాబ్లెట్స్లో, అది మెడిసిన్స్లో 40% అమెరికన్స్ కన్స్యూమ్ చేస్తారు. ఈ స్టాటిస్టిక్స్ ఎప్పుడైనా విన్నారా మీరు? 40%. నేను అమెరికాలో అడ్వర్టైజ్మెంట్స్ చూశాను, సైంటిఫిక్ అమెరికన్లోను, సైన్స్ అనే మ్యాగజైన్లోను, తర్వాత ఈ టైమ్ అనో మ్యాగజైన్ వస్తుంది, న్యూస్ వీక్ అనే మ్యాగజైన్ వస్తుంది. వీటిల్లో మెయిన్ అడ్వర్టైజ్మెంట్ దేనికో తెలుసునండి, జిపోలాక్ అనో డ్రగ్ ఒకటి ఉంది, ZIPOLAC అని, జిపోలాక్ అని, సమ్ కైండ్ ఆఫ్ ఏ ట్రేడ్ నేమ్. ఇట్స్ ఎన్ ఎమీన్ హైడ్రో, సమ్ ఎమీన్ హైడ్రోక్లోరైడ్. ఇట్ ఈజ్ యాంటీ డిప్రెషన్ డ్రగ్ అండ్ దే మేక్ బిలియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే హాలీవుడ్లోను ఇక్కడ అక్కడ తెగ అమ్ముతారు, 1000s of tablets వీళ్ళు మింగుతూనే ఉంటారు. బికాజ్ హీఈస్ అన్కంఫర్టబుల్, ఇన్సెక్యూర్, అండ్ ఈ టాబ్లెట్ వేసుకుంటే హీ ఫీల్స్ కంఫర్టబుల్. వాడు అక్కడ ఆ వార్నింగ్లు ఇస్తూనే ఉంటాడు. అక్కడ మళ్ళీ మీకు ప్రిస్క్రిప్షన్ లేనిదే ఉండదు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఇట్ ఈస్. నేను ఒక పాయింట్ నేను అడిగాను అక్కడ డాక్టర్లను, ప్రిస్క్రిప్షన్ డ్రగ్కి అడ్వర్టైజ్మెంట్ అర్థం ఏమిటని అడిగాను. ఇట్స్ ఎ ప్రిస్క్రిప్షన్ డ్రగ్, వై డూ యూ అడ్వర్టైజ్ ఇట్? యూ షుడ్ నాట్ అడ్వర్టైజ్. మెడికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి చూసారా, దే ఆర్ వెరీ డేంజరస్ గైస్. నేను అడిగాను, యూ ఆన్సర్ మై క్వశ్చన్, ఐ వాంట్ టు నో. నేను తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు, ఐ వాంట్ టు నో. ప్రిస్క్రిప్షన్ డ్రగ్ అని ఇప్పుడు ఎనాల్జిన్ నువ్వు, ఎనాసిన్ నువ్వు అడ్వర్టైజ్ చేయ అండర్స్టాండ్, అమృతాంజనం అడ్వర్టైజ్ చేయ అండర్స్టాండ్, ఓటీసీ డ్రగ్స్ అని ఉంటాయి, ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అడ్వర్టైజ్ చేసుకో. ప్రిస్క్రిప్షన్ డ్రగ్కి అడ్వర్టైజ్ చేయడం అనగా అర్థం ఏంటి అసలు? యాంటీబయాటిక్ని అడ్వర్టైజ్ చేసేయడం అంటే అర్థం ఏంటి? యాంటీబయాటిక్కి అడ్వర్టైజ్తో సంబంధం ఏముంది? డాక్టర్లకి తెలుస్తుంది, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు, వీడు కొనుక్కు తెచ్చుకుంటాడు. బట్ దెన్ ది వరల్డ్ డజంట్ గో బై లాజిక్. వరల్డ్ ఈజ్ రన్ బై ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్స్, నాట్ లాజిక్. ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా, ఇదంతా కూడా ఇట్స్ ఎ హ్యూజ్ ఫైనాన్షియల్ మెషీనరీ. ఇట్ ఈస్ అంతకంటే ఇంకేం లేదు. జనాల్ని ఒక ఎక్సైట్మెంట్లో పెట్టి వాళ్ళకి అలాగ భవిష్యత్తును చూపిస్తూ ఉండడం ఎంతసేపు? లెట్ అస్ హ్యావ్ ఎ డిస్కషన్. ఓ 100 పీపుల్, ఓ 4 మనుషులు, ఏమిటి డిస్కషన్ అంటే, ఎల్లుండి ఎవడొస్తాడు ప్రైమ్ మినిస్టర్గా, లేకపోతే చీఫ్ మినిస్టర్గా ఎవడొస్తాడు? ఏం డిస్కషన్ అది? వాట్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఇట్ ఈస్? ఇప్పుడు వ్యవసాయదారుడి కంటే మాన్సూన్ ఎలా ఉంటుంది, ఏదో భూమి దున్నుకోవాలి, విత్తనాలు రెడీ చేసుకోవాలి, హీ నీడ్స్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ప్రిడిక్షన్. పూర్వం వాళ్ళు ఏం ప్రిడిక్షన్ చేశారు? ఏదో దైవం మీద భారం వేసి వ్యవసాయం చేసేవారు. పాపం వాళ్ళ చేసింది ఏదో చేశారు, వీళ్ళకి సమ్ ప్రిడిక్షన్ దే నీడ్. వీళ్ళకి ఎందుకు, ఈ ఓట్లు వేసిన వాళ్ళందరికీ ఏం ప్రిడిక్షన్ కావాలి? వీళ్ళకంతా ఎంటర్టైన్మెంట్ తప్పించి ఇంక అందకండి ఇంకేం. బట్ ఇట్స్ ఎ హ్యూజ్ మెషీన్ అది. దే హ్యావ్ హైజాక్డ్ ది హోల్ పోల్ ప్రాసెస్. ఈ దీస్ ఛానల్స్ వాళ్ళు హైజాక్ చేసేసారు దాన్ని. ఇప్పుడు అది జనాల చేతుల్లోనూ లేదు, ఈ పొలిటికల్ పార్టీల చేతుల్లోనూ లేదు, వాళ్ళు హైజాక్ చేసి పారేస్తారు రావణాసురుడు లాగా. కాబట్టి సో ఈ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, మనస్సులో ఉండే శోకాన్ని మీరు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా పోగొట్టుకోగలుగుతారు. మూడే, మొత్తం సామ్రాజ్య అధికారం అంతా మీ చేతుల్లో పోసిన, ప్రపంచంలో ఉండే సంపదంతా మీకు అప్పచెప్పిన, స్వర్గలోకాధిపత్యమే మీకు ఇచ్చేసిన, మీ శోకం పోదు. ఆ శోకం శోకంలాగే ఉంటుంది. శోకాన్ని పోగొట్టేది భక్తి జ్ఞాన వైరాగ్యములు, మూడు ఫార్ములా. ఈ సత్యాన్ని అర్జునుడు గుర్తించాడు. అంచేతనే అర్జునుడు హీ బికేమ్ ఎలిజిబుల్ ఫర్ ది బోధ టీచర్. కాబట్టి యాజ్ ఐ ఆల్రెడీ సజెస్టెడ్, మనం కాంటెక్స్ట్ నుంచి పైకి వెళ్ళిపోతాం, ఇంకా కాంటెక్స్ట్ అయిపోయింది. సో దట్ ఈస్ వాట్ హీ సేస్. సంజయ్ వాచ తర్వాత వస్తుంది, అక్కడ ఆపి మనం భాష్యం చూద్దాం. భాష్యంలో బాగా వెనకబడిపోయి ఉన్నాము. అంటే ఈ పాఠాలు ఎలాగే ఉంటాయి, ఎప్పుడు ఎప్పుడు వెనక పరుగులు ఎత్తుతూ ఉండడమే దీంతో. ఎక్కడున్నాము? కించ అన్యదపి తత్రైవోక్తం, అక్కడ దాకా వచ్చినట్టున్నాం కదా. అనుగీతాసు కించ అన్యదపి తత్రైవోక్తం. ఇప్పుడు గీత యొక్క సారమేమి అనే దాంట్లో చూస్తున్నాము. ఆత్మజ్ఞాన నిష్ఠ, అది గీతా బోధ యొక్క సారము. గీత సారం ఏమిటంటే ఆత్మజ్ఞాన నిష్ఠ. మరైతే కర్మ ఏమిటి అంటే కర్మయోగము. కర్మను కర్మయోగంగా తీర్చిదిద్దితే అది మనిషిని ఆత్మజ్ఞాన నిష్ఠలోనికి తర్ఫీదు ఇస్తుంది. తర్ఫీదు ఇవ్వాలి. తర్ఫీదు ఇస్తే, ట్రైనింగ్ ఇస్తే వాడు దాంట్లో రాణిస్తాడు. ఇప్పుడు ఈ కంపెనీలో ఉద్యోగానికి చేర్చుకుంటారనుకోండి, 1 మంత్ ట్రైనింగ్ అంట. 1 మంత్ కాకపోతే 6 మంత్స్ ట్రైనింగ్ అంట. ట్రైనింగ్ పీరియడ్ 6 మంత్స్. ఆ పీరియడ్లో వీడు కంపెనీకి చేసే సేవ ఏమి ఉండదు, కంపెనీ వాళ్ళు వీడికి తర్ఫీదు ఇస్తారు. ఆ తర్ఫీదు పూర్తయిన తర్వాత హీ బికమ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంప్లాయీ అయిపోతాడు. ఆ తర్ఫీదు కనుక, ట్రైనింగ్ కనుక వీడు సరిగ్గా కాలేదనుకోండి, కంపెనీ రిటైన్స్ ది పవర్ టు టెర్మినేట్ హిస్ సర్వీసెస్ డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్. వాడి కన్ఫర్మేషన్ అవ్వదు. సో అదేవిధంగా ఆత్మజ్ఞానంలో మీరు కన్ఫర్మ్ కావాలంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగే కర్మయోగము. సో మొత్తానికి ఇప్పుడు సారం ఏమిటి? ట్రైనింగ్ సారం ఎందుకు అవుతుంది? దేనికోసం ట్రైనింగ్ ఇస్తున్నామో అది సారం అవుతుంది, కానీ ట్రైనింగ్ సారం ఎందుకు అవుతుంది? ట్రైనింగ్ ఉపాయమే. కాబట్టి సారం ఏమిటంటే ఆత్మజ్ఞానము. ఈ ఆత్మజ్ఞానము, ఆత్మస్వరూపము అనేది మనం లోకంలో మామూలుగా ప్రహతంగా అంటే ప్రసిద్ధిగా అర్థం చేసుకుని వాటితో వ్యవహరిస్తూ ఉంటాము. ద్వంద్వములు వాటికి అతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానము ధర్మమా అధర్మమా అని అడిగారనుకోండి, అదే ధర్మము కాదు అధర్మము కాదు అంటే అదే ఇదేమిటండి మళ్ళీ థర్డ్ కేటగిరీ ఏదైనా ఉందంటే కేటగిరీ పాయింట్ కాదు అక్కడ ఇట్ ట్రాన్సెండ్స్ ద లైక్ అండ్ డిస్లైక్ ఇప్పుడు మైనంతో బొమ్మలు చేస్తారు థసడ్స్ థసడ్ అనండి థసడ్స్ టసెడ్ టసెడ్ టసెడ్స్ వ్యాక్స్ మ్యూజియం సో మైనంతో బొమ్మలు చేస్తారు నేను ఒకసారి ఆ మ్యూజియంకి వెళ్ళా వెళ్తే మొట్టమొదట మహాత్మా గాంధీ బొమ్మ ఉంది ఐ వాజ్ థ్రిల్డ్ న్యూయార్క్లో మన్హాటన్లో మహాత్మా గాంధీ బొమ్మ పోలే మంచిది వీళ్ళు మహాత్మా గాంధీ బొమ్మ మైనంతో చేస్తారు నేను ఐ అప్రిషియేటెడ్ ది ఫిగర్ ఎందుకని మహాత్మా గాంధీ ఈజ్ నో మోర్ అరౌండ్ అస్ నాకు తెలుసు ఆయన హిస్టారిక్ ఫిగర్ అని బొమ్మ బాగా చేశారు అని అప్రిషియేట్ చేశారు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు టక్కుమని అక్కడ బుష్ బొమ్మ ఉంది అంటే బుష్ ఇక్కడికి ఎందుకు వచ్చాడా అనిపించింది ఒక్క క్షణం ఎందుకంటే బుష్ ఈజ్ ఏ కాంటెంపరీ పర్సన్ అండ్ సడన్లీ అంత డ్రామాటిక్గా ఉంది ఆ ఫిగర్ అది అంత బాగా చేస్తారు గాంధీ గారి దగ్గర భ్రమ కలగలేదు ఎందుకంటే గాంధీ గారు ఇప్పుడు లేరని మన సంస్కారం ఉండబట్టి బుష్ అనేప్పుడు టక్కుమని డౌట్ వచ్చి ఒక్క క్షణమే అంత రియలిస్టిక్గా ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే థ్యాచర్ బొమ్మ ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రిట్నీ స్పియర్స్ బొమ్మ ఉంది బ్రిట్నీ స్పియర్స్ అంటే షీఈస్ ఏ పాప్ సింగర్ ఏ లేడీ ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి ఇప్పుడు థ్యాచర్ని చూపించి ఈజ్ ఇట్ హెయి అరే షీ అని అడిగారు అనుకోండి ఆ బొమ్మ ఏం చెప్తారు షీ అని చెప్తారు బుష్ బొమ్మను చూపించి ఏం అడిగితే ఏం చెప్తారు హీ అని చెప్తారు గాంధీ గారిని అడిగితే ఏం చెప్తారు హీ అని చెప్తారు మైనాన్ని చూపించి అడిగాను అనుకోండి ఏం చెప్తారు అది హీయా షీయా అంటే హీ కాదు షీ కాదు ఇంకా థర్డ్ కేటగిరీ ఏమైనా ఉందా అలాగనా మరి ఏం చెప్తారు ఏం చెప్తారంటే చూడవయ్యా మైనం దగ్గర హీ షీ అనే విభాగం ఉండదు వ్యాక్స్ ట్రాన్సెండ్స్ ద డివిజన్ ఆఫ్ జెండర్ ఆ వ్యాక్స్ నుంచి ఒక బొమ్మ చేస్తే ఆ బొమ్మ నామరూపాలు దాని మీద ఆరోపిస్తే అప్పుడు హీ షీ డిఫరెన్సే కానీ యాజ్ సచ్ మైనంలో మీకు హీ షీ డిఫరెన్స్ ఉండదు ఆత్మట్టు ఇట్ ట్రాన్సెండ్స్ ద డివిజన్స్ సో మ్యాగ్నెటిజం నార్త్ సౌత్ అంటే ఇట్ ట్రాన్సెండ్స్ సచ్ ఏ డివిజన్ అది అది మేనిఫెస్ట్ అయినప్పుడు నార్త్ సౌత్ వస్తాయి కానీ యాజ్ సచ్ ఇట్స్ ఎ పవర్ అబోవ్ ఆల్ దట్ అలాగే ఎలక్ట్రిసిటీ ప్లస్ మైనస్ అంటే ఇట్ ఈస్ బోత్ అండ్ యట్ ఇట్ ట్రాన్సెండ్స్ బోత్ ప్లస్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీయే మైనస్ అన్నప్పుడు ఎలక్ట్రిసిటీయే ఇన్ బిట్వీన్ దేమ్ ఎలక్ట్రిసిటీయే బట్ ఇట్ ట్రాన్సెండ్స్ బోత్ అలాగే ఆత్మ ధర్మాధర్మములకు అతీతమైనది శుభాశుభములకు అతీతమైన ఆత్మ శుభమా అశుభమా అని అడిగితే శుభ అశుభములకు అతీతమైనది ఆ ఆత్మస్వరూపంలో వాడు నిష్టను పొందుట అది సర్వోత్కృష్టమైనటువంటి ధ్యేయం గీతాశాస్త్రము యొక్క ధ్యేయం అది సో ఆ శ్లోకం కించ అన్యదపి తత్రైవోక్తం సో తత్రైవ అంటే ఆ అనుగీతలయందే ఇదే అంశాన్ని వివరిస్తూ మరో మాటను కూడా చెప్పారు తత్ర అంటే అనుగీతలయందు ఇదే అనుగీతాసు అని పైన ఉంది కదా అదే ఏమని చెప్పారంటే నైవ ధర్మీ నచాధర్మీ నచైవ హి శుభాశుభీ యస్యాదేకాసనే లీనః తూష్ణీం కించిదచింతయన్ ఒక ఆత్మజ్ఞానిని వర్ణించారు ఏమంటే ఆత్మజ్ఞానాన్ని చెప్పండి అంటే జ్ఞానిని చెప్తున్నారు ఏమిటి అంటే జ్ఞానికి జ్ఞానానికి తేడా ఏం లేదు శక్తికి శక్తిమంతుడికి తేడా ఏముంది ఇప్పుడు మీరు ఫిజికల్ ప్రావెస్ చూపించండి నాకు అని అడిగితే ఏం చేస్తారు ఎవరినో ఒక పహిల్వాన్ని ఒక బాక్సర్ను ఎవరినో చూపిస్తారు చూపిస్తే నాకు బాక్సర్ మనిషిని చూపించకండి మీరు ఫిజికల్ ప్రావెస్ చూపించమంటే ఎలా పడి చూపిస్తారు మీరు అలాగే ఆత్మజ్ఞానాన్ని చూపించమంటే ఏం చూపిస్తారు పుస్తకం చూపిస్తారా ఏమి ఆత్మజ్ఞానిని చెప్తారు ఎందుకంటే జ్ఞానమే జ్ఞాని ఇప్పుడు మీరు ఆలోచించండి నోవర్ నాలెడ్జ్ రెండింటికి తేడా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు నిజానికి తేడా లేదు రెండు ఒకటే ఇప్పుడు ఒక జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞానము ఆ జ్ఞానమును తెలుసుకున్నవాడు అని రెండు ఏమి ఉండవు. జ్ఞానమే జ్ఞాత అవుతుంది, జ్ఞాతయే జ్ఞానమవుతుంది. జ్ఞానము జ్ఞాత ఊరికే ఆ ప్రత్యయాలు మారే తెప్పిస్తే జ్ఞానమేవ జ్ఞాత ఇచ్చుచ్యతే. నేను తెలుసుకునేవాడను అనే ఒక పర్సనాలిటీని ఆ జ్ఞానం మీద ఆరోపిస్తే ఆ జ్ఞానమే జ్ఞాత అవుతుంది అంతే. అంతకంటే ఇంకేం ఆలోచించండి. సో మీరు ఎలా ఆలోచిస్తారంటే ఏదో ఒక జ్ఞానాన్ని తీసుకోండి, ఏ పీస్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకోండి. సే మీకు తెలుసున్న జ్ఞానం ఏమిటి? సో 2 5 10 తెలుసు కదా, అది 2 5 10. ఇప్పుడు ఈ 2 5 10 అనే జ్ఞానాన్ని మీరు దర్శించండి. ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవళ్ళో మీరు గమనించండి. ఆ రెండింటికి ఏమైనా తేడా ఉందేమో ఆలోచించండి. ఇంటికి వెళ్ళి ఆలోచించండి, రెండు ఒకటే. సో ప్లీజ్ డూ దట్ ఎఫర్ట్. జ్ఞానికి జ్ఞానానికి తేడా ఏముండదు. నార్మల్ జ్ఞానాల్లోనే పరిస్థితి అది అయినప్పుడు ఇంకా ఆత్మజ్ఞానం గురించి చెప్పేదేముండదు. ఎనీవే, సో ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞానము అది ధర్మ అధర్మములకు అతీతమైనది. అంచేతనే ఇప్పుడు ఆత్మజ్ఞాని యందు కర్తృత్వం ఉండదు, ఆత్మజ్ఞాని కర్త కాడు. వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ జగత్తులో ఏ కార్యం జరిగినా అది ఒక యూనివర్సల్ పవర్కి అధీనమై జరుగుతూ ఉంటుంది. ఏమండి ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది ఈ ఆపరేటర్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ ఫిజికో సైకిక్ ఆపరేటర్స్ అంటారు. ఈ సామగ్రి సంఘాతం, ఈ సంఘాతం ఫిజికో సైకిక్ ఆపరేటర్స్ అంటే అర్థమైంది కదా, పదం అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఆపరేటర్స్ ఇది ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ బై ది విల్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్ ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ బై ఎ హయ్యర్ విల్? ఇది చెప్పండి నాకు మీరు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫంక్షనింగ్ బై ది హయ్యర్ విల్, అవునండి. ఇంకా దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇది నిద్రపోయినప్పుడు హయ్యర్ విల్లే, నిద్ర లేచినప్పుడు హయ్యర్ విల్లే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు హయ్యర్ విల్లే, ఆరోగ్యంగా లేనప్పుడు హయ్యర్ విల్లే. వీడి విల్లు ఎక్కడుంది? ఇదిగో ఈ అంశంలో నా విల్లు ఉంది అని వీడు అనుకోవడమే తప్పించి అక్కడ కూడా వీడి విల్లు లేదు, ఉందని అనుకుంటూ ఉంటాడు అంతే. సో ఎంత లెవెల్లో అనుకుంటాడో అంత లెవెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పిల్లవాడిని నేను చదివిస్తున్నాను, వాడి అభివృద్ధినంతని నేనే సాధిస్తున్నాను అని వీడు అనుకుంటాడు, అనుకుంటే అలా అనిపిస్తుంది. అలా కాకుండా మనం ఏమిటి చదివించేది, మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు, వాడికి బుద్ధి ఇచ్చాడు పరమేశ్వరుడు, ఏదో ఈ సంపద నా సొంతమేం కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు, దాన్ని వాడి ఫీజు కట్టడానికి ఉపయోగించాను, వాడేదో చదువుకున్నాడు, వాడి ప్రారంభం బాగుంది, వాడు చదువుకుంటున్నాడు అనిపించింది అని అని అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే దీంట్లో నా కర్తృత్వం ఏం లేదని అలా తెలుస్తూనే ఉంటుంది. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కాబట్టి కర్తృత్వం ఉందని అనుకున్నప్పుడు ఉన్నట్లు అనిపిస్తుంది, కర్తృత్వం లేదని తెలుసుకున్న వెంటనే లేదని తెలుస్తూనే ఉంటుంది కదా. కర్తృత్వం ఉన్నవాడు అంటే నేను కర్తను అనుకున్నవాడు ఒకప్పుడు ధర్మి అవుతాడు, ఇంకోప్పుడు అధర్మి అవుతాడు. అవుతాడండి. సపోజ్ కర్తృత్వానికి అతీతంగా ఓ మహాత్ములు అన్నారు, ఐ లాస్ట్ మై ఇండివిజువాలిటీ లాంగ్ బ్యాక్ అన్నారు, ఒక ఇండివిజువాలిటీ నాకేం లేదన్నారు ఓ మహాత్ముడు. నేను మహాత్ముడు కలిసి ఎక్కడో ఎక్కడికో వెళ్ళాం, ఏదో భిక్షకో దీనికో వెళ్ళాం. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమండి ఇలా చేస్తారా అని అడిగారా, అలాగే అన్నాను. ఈ లోపల దానికి ఆల్టర్నేట్ ప్రపోజల్ పోనీ, అలా కాదు ఇలా చేద్దామా, పోనీ అలాగే చేద్దాం అన్నాను. సరే వాళ్ళ దారిని వెళ్ళి వెళ్ళిపోయారు. ఈ మహాత్ముడు నన్ను అడిగారు, ఇగో చూడు స్వామీజీ, నువ్వు ఏదైనా ఫెయిర్గా నువ్వు ఏదో ఓ పక్షాన్ని ఉండు, నువ్వు ఏదో గోడ మీదలు వాటల్లో ఇటంటే ఇటంటో అటంటే అటంటో నీ పక్షం ఏమిటని అడిగాడు. అంటే నిన్నాను మనకు పక్షమే ఉందండి, మనకు ఏ పక్షం లేదు. అగో నువ్వు ఇలాంటి దొంగ కబుర్లు నాకు చెప్పకు, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పు. ఖచ్చితంగా ఏం లేదు, మనకంటూ పక్షమే లేదు అసలు, వాళ్ళు ఏ పక్షం ఆశ్రయిస్తే అదే మన పక్షం అని నేను చెప్పాను. సో ఆ రకంగా ఓ మహాత్ముడు అన్నాడు, ఐ లాస్ట్ మై ఇండివిజువాలిటీ లాంగ్ బ్యాక్ అన్నాడు. దెర్ ఈజ్ అన్ ఆపరేటర్స్ హియర్. ఇండివిజువల్ ఉన్నాడని మీరు భ్రమపడుతున్నారు, ఉన్నది ఆపరేటర్స్. అండ్ ఇది ఆపరేటర్స్, ఈ హ్యాస్ సమ్ పొటెన్షియల్, ఆ పొటెన్షియల్కి తగ్గట్టుగా అది పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ ద ప్లే ఆఫ్ దట్ యూనివర్సల్ పవర్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఇట్ రిఫ్లెక్ట్స్ హియర్. దెర్ ఈజ్ అన్ ఆపరేటర్స్ అండ్ దేర్ ఫార్ ఇట్ ఈస్ ఫంక్షన్. ఇప్పుడు రేడియో రిసీవర్ ఉంది, సో అది ఆన్ చేశారు, రేడియో ఇలా ఆన్ చేశారు. ఆన్ చేస్తే దాంట్లోంచి మీకు వాయిస్లు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి వాయిస్లు అంటే, నేను వాయిస్ని తెప్పించాను కాబట్టి వస్తున్నాయి అంటాడు వీడు. ఇజ్ ఇట్ సో? నో. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఆపరేటర్స్ అండ్ దేర్ ఆర్ వేవ్స్ అరౌండ్ అండ్ ఇట్ ఈస్ ఎ రిసీవర్. సో ఈ రిసీవర్ వేవ్స్ని రిసీవ్ చేసుకుంది అని చేతను వాయిస్ వస్తుంది. అలాగే ఇక్కడ లంగ్స్ ఉన్నాయి, లైఫ్ గివింగ్ ఎయిర్ చుట్టూ ఉంది. ఈ లంగ్స్ ఆ ఎయిర్ని రిసీవ్ చేసుకుంది కాబట్టి ఈ దేహంలో ప్రాణం ఉంది. నేను ప్రాణం, నేను చేస్తున్నాను ఇదంతా. వాట్ ఆర్ యూ? ఈ లంగ్స్ చుట్టూ ఉండే ఎయిర్ని రిసీవ్ చేసుకోవటంలో ఇండివిజువల్ నేను ఉన్నాడా? లేడు. మరి ఇంకా అక్కడే నేను లేకపోతే ఇంకెక్కడ ఉన్నాడండి నేను? ఎయిర్ని రిసీవ్ చేసుకుని లైఫ్ గివింగ్ ఆక్సిజన్ని అబ్జర్బ్ చేసి ఇంప్యూరిటీస్ని కార్బన్ డైఆక్సైడ్ రూపంగా విడిచిపెట్టి ఈ ప్రక్రియలో వీడి పాత్ర లేదు. ఇంకెక్కడుంది వీడి పాత్ర? ఇంకెక్కడైనా ఉందంటే అంతకంటే అజ్ఞానం, మూర్ఖత్వం అదే కానీ ఇంకొకటి లేదు. అంతేనంటారా? అలా అనిపిస్తుందో మీకు అనిపించట్లేదా? ఎందుకంటే దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాసెస్ విచ్ మీన్స్ ఎనీథింగ్ అండ్ దట్ దిస్ పర్సన్ హ్యాస్ నో రోల్ టు ప్లే ఇన్ ఇట్ అండ్ హీ థింక్స్ హీ హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ సో మెనీ అదర్ వేస్. వాట్ రోల్ హీ హ్యాస్? Therefore, there is a psychic apparatus and it is like a radio receiver. It receives knowledge from all around, impressions from all around. It receives life from the whole. It receives impressions from the whole and it is in harmony with the whole and it is functioning according to the dictates of the whole. Over. Where are you now? Where do you stand? Kavati. నేను కర్తను అని అనుకున్నప్పుడు ధర్మము అధర్మము అని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన సత్యాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, దెర్ ఈజ్ నో ఇండివిజువల్, ఇట్ ఈస్ ది ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. నా ఇప్పుడు ధర్మమా అధర్మమా? ఇట్ ట్రాన్సెండ్స్ ధర్మ అండ్ అధర్మ. ఐ టెల్ యూ, తుఫాన్ వచ్చింది, ధర్మమా అధర్మమా? ఇట్ ఈస్ నేదర్ ధర్మ నార్ అధర్మ. వరద వచ్చింది, ధర్మమా అధర్మ? ధర్మము కాదు అధర్మము కాదు. మీరు ఒక కాలవగట్టుకి గెండి పెట్టేసి పక్కవాడి పొలం మునిగిపోయేట్లా చేశారు, అది ధర్మమా అధర్మమా? అధర్మం. వరద వచ్చింది, ధర్మమా అధర్మమా? ధర్మము కాదు అధర్మము కాదు. కాబట్టి యూనివర్సల్ పవర్లో ధర్మాధర్మాలు ఉండవు, ఇండివిజువల్లో ఉంటాయి. ఇండివిజువల్ ఈజ్ ఫాల్స్. అంచేతనే నైవ ధర్మీ నచాధర్మీ నచైవ హి శుభాశుభి. శుభము కాదు అశుభము కాదు. శుభము అశుభము ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఇండివిజువల్ ఉండాలి, వాడికి కొన్ని కాన్సెప్ట్స్ సంస్కారాలు ఉండాలి, అప్పుడు శుభము అశుభము. ఇప్పుడు ఫైర్ ఇన్ ది కిచెన్ శుభమా అశుభమా? శుభం. ఫైర్ ఇన్ ది క్రెమేషన్ గ్రౌండ్ శుభమా అశుభమా? అశుభం. ఫైర్ శుభమా అశుభమా? అంతే. నచైవహి శుభాశుభి అంటే మనం సత్యాన్ని మన లెవెల్కి దాన్ని కిందకి దిగలాగినప్పుడే ద్వంద్వాలు వస్తాయి. దాని లెవెల్కి మనం వెళ్తే ద్వంద్వాలకు అతీతంగా మనం వెళ్ళిపోతాం. సో అయితే ఇప్పుడు వీడు ఎక్కడుంటాడు? వీడు ధర్మం అనే ఆసనం మీద ఉన్నాడా, అధర్మం అనే ఆసనం మీద ఉన్నాడా? ఏకాసనే లీన. ఈ రెండింటికి అతీతమైనటువంటి ఆసనము. ఆసనము అంటే స్టాండ్ పాయింట్. ధర్మం అనే స్టాండ్ పాయింటా, అధర్మం అనే స్టాండ్ పాయింటా? మీరు ఏ పార్టీ అని అడిగారు. మేము ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలకే అతీతం, భారతీయులం. ఇప్పుడు ఏ పార్టీ? ఐఎమ్ ఇండియన్. ఇప్పుడు ఏ పార్టీ? లైక్ దాట్. దట్ ఈస్ ట్రూ. యు బీ అన్ ఇండియన్. ఓటేసి టైంలో పావుగంట సేపు, గంట సేపు, లేకపోతే ఆ డెసిషన్ తీసుకునేప్పుడు ఏవో కొన్ని ఇష్యూస్ తీసుకుని ఓటు వేయదో పార్టీకి. ఆ పావుగంట సేపు ఓ పార్టీ మనిషివి. ఆ పావుగంట కూడా ఎక్కడ? ఆ ముద్ర వేసేప్పుడు ఓ మనిషి. దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఏదో ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచించడం, ఓటు వేసేయటం అయిపోయింది. ఆ తర్వాత వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఇండియన్. ఓవర్. కాబట్టి సో ఏకాసనే లీన. వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఏ ఆసనం మీద ఉన్నారు? ఈరోజు ఈవేళ ఇక్కడ ఆసనంలో ఉన్నాడు, రేపు పొద్దున ఆసనంలో ఉన్నాడు. ఆసనం అంటే స్టాండ్ పాయింట్. ఓ మహాత్ములు అడిగారు, ఆన్ విచ్ ప్లాట్ఫామ్ హీఈస్ లివింగ్ అని అడిగారు. అంటే హీఈస్ లివింగ్ ఆన్ అన్నమయ ప్లాట్ఫామ్ అని చెప్పారు ఇంకొకటి. దట్ ఈస్ ది ఆసన. కాబట్టి ఎప్పుడూ కూడా దేహము అనే ప్లాట్ఫామ్ మీద బతకూడదు. దేహం ఉంటుందే, యూ షుడ్ రైజ్ అబౌవ్ ది బాడీ కాన్షియస్నెస్. బాడీ విల్ బి దేర్, బాడీ విల్ బి విత్ యూ, యూ షుడ్ రైజ్ అబౌవ్ బాడీ కాన్షియస్నెస్. ఒకళ్ళు ఇమోషనల్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటారనుకోండి, ఎప్పుడూ ఏదో ఇమోషనల్ ఇష్యూస్ ఆల్ ది టైమ్, సమ్ ప్రాబ్లం ఆర్ దేర్, అప్పుడు వెంటనే వాట్ ఈస్ హీస్ ప్లాట్ఫామ్ అంటే మనోమయాలో ఉన్నాడు. ఇదంతా వేదాంతుల పరిభాష. సో ఆ రకంగా ఏకాసనే లీన ఏక అద్వయ పరబ్రహ్మ పరమాత్మ, దట్ ఈస్ హిజ్ ప్లాట్ఫామ్, ఏకాసనే లీన. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్లో ఇండివిజువల్ ఉండడం, అంచేతనే లీన. నది సముద్రంలోకి వెళ్ళేదాకానే నది, సముద్రంలోకి వెళ్ళాక ఇంకా నదీత్వం ఉండదు, సముద్రం అయిపోతుంది. అయితే ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఏమీ చేయడు, తూష్ణీం తూష్ణీంగా ఉంటాడు. ఈ పార్టీకి ప్రచారం చేస్తాడా, ఆ పార్టీకి ప్రచారం చేస్తాడంటే ఏ పార్టీకి ప్రచారం చేయాలి, తూష్ణీం కించిద చింతయన్. ఏమి ఆలోచనలు చేస్తాడంటే ఏ ఆలోచనలు చేయడం, ఎందుకంటే ఆలోచన చేస్తే వృత్తి కనుక పుడితే అది ధర్మమైన అవుతుంది, అధర్మమైన అవుతుంది. వృత్తిని సాక్షిరూపంగా దర్శించి దానిని త్రోసేపుచ్చుతాడు, లేకపోతే వృత్తిని నిషేధిస్తాడు, అది నామరూపాత్మకమైనది మిథ్య అని తెలుసుకుంటూ ఉంటాడు. వృత్తి మిథ్యా అని స్పష్టంగా తెలుసుకుంటూ ఉంటాడు. అది అది మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు గోటికాయలు ఆడుతూ ఉంటారు, మార్బుల్స్, వాళ్ళు చాలా సీరియస్గా ఆడుతూ ఉంటారు మార్బుల్స్. ఆ గేమ్ ఇట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫర్ ది కిడ్స్, అవునండి. ఇప్పుడు మీరు చూస్తారు ఆ గేమ్ని, హౌ యూ లుక్ ఎట్ ఇట్, చూస్తూనే ఉన్నారు గేమ్ని, దాంట్లో వీడు నెగ్గాడు, వాడు ఓడాడు, ఆల్ ది ఆ గేమ్లో ఉండేటువంటి వివరాలన్నీ మీకు, నువాన్సెస్ అంటారు అవన్నీ మీకు తెలుసు, డీటెయిల్స్ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. బట్ యూ నో ఇట్, బట్ యూ ఆల్సో నో దట్ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్, దాన్నే మిథ్య అంటారు. అలాగే ఈ సంసారము ఇదిలా నడుస్తూ ఉంటుంది, ఇదంతా మిథ్య, ఇట్ ఈజ్ నాట్ రియల్ అని వాడు క్లియర్గా తెలుసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు వాడు ఏం ఆలోచన చేస్తున్నట్టు, దెర్ ఈజ్ నో థింకింగ్. థింకింగ్ అంటే రియల్ థింకింగ్ ఏమిటి, ఆ థాట్లో ఏది వచ్చిందో అది సత్యం అన్నప్పుడు అది థింకింగ్ అవుతుంది, కానీ అది సత్యం కాదని తెలిసిందనుకోండి అది థింకింగ్ కిందే లెక్క కాదు. ఎందుకంటే దో ఇట్ ఈస్ ఎ థాట్, ఇట్ డజంట్ బైండ్ హిమ్, ఇట్ డజంట్ ఎఫెక్ట్ హిమ్, కాబట్టి ఇట్ ఈస్ వర్చువల్లీ నో థాట్, ఇట్ ఈస్ ఎ థాట్లెస్ థాట్, ఎ థాట్ విచ్ ఇస్ నాట్ ఎ థాట్. కాబట్టి జ్ఞాని కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా, సమాజంలో పరిస్థితులను గమనిస్తూ ఉన్నా, గమనించడు, రిజిస్టర్ అవుతూ ఉన్నా, సమాజంలో పరిస్థితులు రిజిస్టర్ అవుతాయంటే గమనించడు ఉన్నా, హీ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్ బై ఆల్ దోస్ థింగ్స్, అంటే శుద్ధ ఆత్మజ్ఞాననిష్ఠుడై ఉంటాడు. ఈ స్థితి జీవన్ముక్తావస్థ అంటారు. ఇంకా వివరంగా చూద్దాము ఈ అవస్థని. దీన్నే సర్వోత్తమమైన లక్ష్యంగా శ్రేయస్సు అని అన్నాడే అర్జునుడు, ఆ లక్ష్యంగా గీతలో ప్రతిపాదించబోతున్నారు. ఆ దాన్నే అనుగీతలలో కూడా ఈ శ్లోకం ద్వారా ప్రతిపాదించినారు. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు. ఒక్క రెండు అనౌన్స్మెంట్స్ ఉన్నాయి.